ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. లూకా శుభవార్త 1:48. మరియ గిరిపైన వెలసిన లూర్దు మాత, మాకై ప్రార్థించు సహాయ మాత. జగతికి వెలుగై శాంతికి నెలవై జీవన శుధవై మా ఇంటి దీపమై, జీవన శుధవై మా ఇంటి దీపమై. వెలుగొంద తల్లి మా మరియ తల్లి, వెలుగొంద తల్లి మా మరియ తల్లి. అందుకోమమ్మా కృతజ్ఞతాంజలి, స్త్రీలందరిలో ఘనమైన తల్లి. అందుకోవమ్మా కృతజ్ఞతాంజలి, స్త్రీలందరిలో ఘనమైన తల్లి. జగతికి వెలుగై శాంతికి నెలవై. జగతికి వెలుగై శాంతికి నెలవై. బతికి వెలుగై శాంతికి నెలవై.